ఎడమ ముక్కుతో గాలిని పూరించి లోపల కుంభించి కుడి ముక్కుతో విడువవలయును. పండితులు ఇట్లు చేయుటను ప్రాణాయామమందురు. కుడి ముక్కును బొటన చిటికన ఉంగరపు వ్రేళ్లతో మూయవలయును. నడిమి చూపుడు వ్రేళ్లతో ముక్కును మూయరాదు. ఈ పూరక రేచక కుంభకములనే ప్రాణాయామమని సకల శాస్త్రములందు విధేయ మనస్కులగు పరమయోగులు చెప్పియున్నారు. రేచకమనగా వాయువును వదలుట, పూరకమన గాలిని లోపలకు పీల్చుట. వాయువు లోపల నుండుటయే కుంభకమనబడును. నీలకమల సుందరుడు చతుర్భుజుడు మహనీయుడు నాభి కమల మధ్యమున విరాజిల్లుచుండును. పూరకమందట్టి హరిని కుంభకమందు హృదయమున కమలాసనుడు జగన్నాథుడగు ప్రజాపతిని ధ్యానింపవలయును. రేచకమందు నొసట తేజరిల్లుచున్న మహేశుడు శుద్ధ స్ఫటిక సంకాశుడు నిర్మలుడు పాపహరుడు హరుడు అయిన శంకరుని ధ్యానించవలయును. పూరకమున విష్ణు సాయుజ్యమును కుంభకము బ్రహ్మ ప్రాప్తియు రేచకమున శంకరుని పరమైశ్వర్యమును లభించును. శరీరము నిట్ట నిలువుగా స్థాణువలే నుంచి ఇంద్రియములు గెలిచి చూపులు కదలింపక కనుబొమ్మల నడుమనే నిలిపి ఉండవలయును. ఇది యోగులకు సుఖప్రదమైన సిద్ధాసన అనబడును. పిమ్మట దేవిని ఈ విధముగా ఆవాహనము చేయవలయును. వరప్రదాయిని దేవి వేదమాత నాశరహితమైన వేదాంత నిశ్చితమైన బ్రహ్మతత్వము మాకు బోధింపరమ్ము. పరబ్రహ్మతత్వముపదేశింపుము. తల్లి దేవి నీ భక్తుడు పగలు చేసిన పాపము పగలే తొలగుగాక, రాత్రి చేసిన పాపము రాత్రియే తొలగుగాక. సర్వవర్ణాత్మికయు మహాదేవియు సంధ్యా విద్యా స్వరూపిణియు సరస్వతీ రూపిణియు అజరామర దేవియు సర్వదేవియునగు గాయత్రీదేవి నీకు నమస్కారములు. తల్లి తేజోసియను మంత్రముతో గాయత్రి నావాహనము చేయవలయును. దేవి నిన్ను గూర్చి చేయు మా అనుష్ఠానమంతయును పూర్ణమగుగాక. పిమ్మట బ్రహ్మ విశ్వామిత్రుల శాపములు తొలగుటకు వారిని చక్కగా విధి విధానముగా స్మరించవలయును. మరియు వశిష్ఠుని శాపము కలదు. ఇట్లు మూడు విధములగు శాపములు కలవు. బ్రహ్మను స్మరించుట వలన బ్రహ్మ శాపము తొలగును. విశ్వామిత్రుని స్మరించినంతనే విశ్వామిత్ర శాపము పోవును. అట్లే వశిష్ఠుని తలచుటచే వశిష్ఠుని శాపము తీరును. తరువాత హృదయ కమలమందు విజ్ఞానజ్యోతి వలె వెలుగొందు సత్యాత్మకుడు విశ్వజగత్స్వరూపుడు నిత్యుడు పరమాత్మ చిద్రూపుడు మాటల కందనివాడునగు పురుషోత్తముని ధ్యానించుచున్నాను అని ధ్యానింపవలయును. ఇప్పుడు సంధ్యకు అంగభూతమగు న్యాసవిధిని చెప్పుచున్నాను వినుము. మొదట ప్రణవమొనరించి పిమ్మట మంత్రమును జపించవలెను. ఓం భూ పాదాభ్యాం నమః. ఓం భువః జానుభ్యాం నమః. ఓం సువః కటిభ్యాం నమః. ఓం మహా నాభ్యై నమః. ఓం జనః హృదయాయ నమః. ఓం తపః కంఠాయ నమః. ఓం సత్యం లలాటాయ నమః. ఇది వ్యాహృతులతో అంగన్యాసము. ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః. వరేణ్యం విష్ణువాత్మనే తర్జనీభ్యాం నమః. భర్గోదేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః. ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః. ధియో యో నః జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః. ప్రచోదయాత్ సర్వాత్మనే కలతల కరస్వష్టాభ్యాం నమః అని గాయత్రితో కరన్యాసమొనరింపవలయును. ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే हृदयाय नमः वरेण्यं विष्णुआत्मने शिरसे स्वाहा भर्गो देवस्य रुद्रात्मने शिखायै वषट् धीमहि सत्यात्मने कवचायहुं धियो यो नः ज्ञानात्मने नेत्रत्रयाय वषट् प्रचोदयात् सर्वात्मने अस्त्राय फट् अनि गायत्रितो अंगन्यासमु इंका अक्षरन्यासमु चेप्पुचुन्नानु विनुमु गायत्री वर्णములतो न्यासमु सर्व पापहरमु मोदट प्रणवमुनु चरिंचि तनि रेंडु काली बोटन व्रेलयंदु न्यासमु सकारमुनु मडमलंदु వికారమును పిక్కలయందు తుకారమును మోకాళ్ళందు వకారమును తొడలయందు రేకారము గుదమందు ణీకారము మేఢ్రమందు యకారము నడుమునందు భకారము నాభియందు గోకారము హృదయమున దేకారము స్తనములందు వకారము హృదయమందు ముక్కు మీద ధికారము నేత్రములందు శ్యకారము కంఠమందు దీకారము ముఖమందును మకారము తాలువులందు హికారము నాసికయందు యోకారము కనుబొమల నడుమ యోకారము నొసట నకారము ముఖమందు వకారము కుడిముఖమున చోకారము పడమటి ముఖమున దకారము ఉత్తరముఖమున యాకారము శిరస్సున తకారము వ్యాపకమందు న్యాసము చేయవలయును కొందరు జపపరాయణులు ఈ అక్షరన్యాసమును చేయరు పిమ్మట జగన్మాత మహాదేవి అంబికను ధ్యానించవలయును ఎర్రని గంధానులేపనములతో ఎర్రని కమలాసనమున శోభిల్లుచున్న దేవిని జపాకుసుమ ప్రభలు విరజిమ్ము పరమేశ్వరిని కుమారిని ఎర్రని పూలమాలలు వస్త్రములు దాల్చి పద్మములు మూడు నేత్రములు సృక్కు నృవనము రుద్రాక్షమాల కమండలువులు ధరించిన దేవిని సర్వాభరణములతో తేజరిల్లు దేవి ఋగ్వేదాధ్యాయిని ఆహ్వనీయ మధ్యమున విరాజిల్లు హంసవాహనయగు బ్రహ్మదేవతను నాలుగు వేదములే నాలుగు పాదములు ఎనిమిది దిక్కులే ఎనిమిది కుక్షులు సప్త శాస్త్రములు ఏడు శిరములుగా అగ్నిముఖముగా రుద్రుడు శిఖగా విష్ణువు హృదయముగా విలసిల్లు గాయత్రిని ధ్యానించవలయ్యును బ్రహ్మ కవచముగా సాంఖ్యాయస గోత్రమున పుట్టినదియు సూర్యమండల మధ్యమున విరాజిల్లుచున్నదియునగు మహేశ్వరిని గాయత్రిని ధ్యానించి పిమ్మట గాయత్రి ప్రీతికరములగు శుభముద్రలు ప్రదర్శింపవలయును సుముఖము సంపుటము వితతము విస్తృతము ద్విముఖము త్రిముఖము చతుష్కము పంచకము షణ్ముఖము అధోముఖము వ్యాపకాంజలికము శకటము యమపాశము గ్రంథితము సముఖోన్ముఖము విలంబము ముష్టికము మత్స్యము కూర్మము వరాహకము సింహాక్రాంతము మహాక్రాంతము ముద్గరము పల్లవ అను ముద్రలు గాయత్రీదేవికి చూపవలయును అటు పిమ్మట బుద్ధిశాలియగువాడు సతాక్షర గాయత్రీ నొకమారు జపించవలయును గాయత్రిలోని అక్షరము ఇరువది నాలుగు జాత వేదసే మంత్రమందలి అక్షరములు నలభై నాలుగు త్ర్యంబక మంత్రమునందు ముప్పది రెండక్షరములు మొత్తము నూరు వర్ణములగుటచే గాయత్రి శతాక్షరియన ఒప్పుచున్నది ఇది మహాపుణ్య భాగ్యప్రదము పండితులు దీనినొకమారు జపించవలయును తరువాత ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అను గాయత్రి మంత్రము జపించవలయును ఈ విధముగా ప్రతి బ్రాహ్మణుడు నిత్యము ముమ్మారు గాయత్రీదేవిని జపించి సంధ్యాదేవి యొక్క సమగ్ర ఫలితములు పొంది నిత్య శాంతి సుఖములను పొందవలయును.